అగ్నేయాతాయ జాతాం ప్రా ప్రణోదా జానః సపత్నాం సపత్నాం ప్రతి సపత్నానితి సపత్నాం ప్రత్యజాతాయ అజాతాం జాతవేదః జాతవేదోనుదస్వ జాతవేద ఇతి జాత వేదః నుదస్వేతేనుదస్వ అధీనః నో బ్రూహి బ్రూహి సుమనాః సుమనాహేరన్ సుమనాయితి సుమనాః అహేరగ్రస్తవ తవ శ్యామ శ్యామశర్మన్ శర్మగ్రస్తివరూథే శివరూథ ఉద్భౌ శివరూథ ఇతి త్రివరూథే ఉద్భాయిత్ భౌ సహసా జాతాన్ జాతాన్ ప్రణోద నదానః నః సపత్నాన్ సపత్నాన్ ప్రతి సపత్నానితి సపత్నాన్ ప్రత్యజాతాన్ అజాతాన్ నద నృదజాతవేదః జాతవేదగితి జాత వేదః అధీనః నో బ్రూహి బ్రూహి సుమనస్యమానః సుమనస్యమానో వయమ్ సుమనస్యమాన ఇతి సుమనస్యమానః వయగ్గస్యామ శామ ప్రా ప్రణోద నుదానః నః సపత్నాన్ సపత్నానితి సపత్నాన్ షోడశీ స్తోమాః స్తోమోజాః ఓజో ద్రవీణం ద్రవీణం చతుశ్చత్వారింశః చతుశ్చత్వారింశ స్తోమాః చతుశ్చత్వారింశ ఇతి చతుః చత్వారింశః స్తోమో వచ్చాః వచ్చో ద్రవీణం ద్రవీణమితి ద్రవీణం అగ్నేః పురీషం పురీషమసి అస్య సాః అప్సో నామ నామతాం తాం త్వా త్వా విశ్వే విశ్వే అభి అభిగృహ్ణంతు గృహ్ణంతు దేవాః దేవా ఇతి దేవాః స్తోమా పృష్ఠా ఘృతవతీ స్తోమా పృష్ఠేతి స్తోమ పృష్ఠా ఘృతవతీహ ఘృతవతీతి ఘృతవతీ ఇహ సీద సీద ప్రజావత్ ప్రజావదస్మే ప్రజావదితి ప్రజావత్ అస్మే ద్రవీణా అస్మే ఇత్యస్మే ద్రవిణాయజస్వ ఆయజస్వ యజస్వేతి యజస్వ ఏవశ్చందాః ఛందో వరీవః వరీవః శంభోః శంభోః పరిభూః శంభోరితి శంభోః పరిభూరాచ్ఛత్ పరిభూరితి పరిభూః ఆచ్ఛన్మనాః ఆచ్ఛదిత్యా ఛద్ మనోవ్యజాః యజ సింధోః సింధుః సముద్రః సముద్రస్ శరీరం శరీరం కపుబ్ కపుబ్ త్రికపుబ్ త్రికపుబ్ కావ్యం త్రికపుబితి త్రికపుబ్ కావ్యమంగుపం అంగుపమక్షరావంతిః అక్షరావంతి పదవంతిః అక్షరావంతిరిత్యక్షరావంతిః పదవంతిర్విష్టారవంతిః పదవంతిరివి పదవంతిః విష్టారవంతి క్షురః విస్తారవంతిరివి విస్తారవంతిః క్షురో భ్రజాః భ్రజ ఆచ్ఛత్ ఆచ్ఛత్ ప్రచ్ఛత్ ఆచ్ఛదిత్యా చల్ ప్రచ్ఛత్ సంయత్ ప్రచ్ఛదితి ప్రచ్ఛత్ సంయద్వియత్ సంయదితి సంయత్ వియద్బృహత్ వియదితి వియత్ బృహద్రాతంతరం రథంతరం నికాయః రథంతరమితి రథం తరం నికాయో వివధః నికాయైతి నికాయః వివధో విరాహ వివధరితి వివధః విరో భ్రజాః భ్రజ సర్గస్తుప్ సమస్తుప అనుష్టుప్ సర్గస్తుమితి సంస్తుప్ అనుష్టువేవాహ అనుష్టువిత్యనుస్తుప్ ఏవో వరీవః వరీవో వయః వయో వయస్కృత్ వయస్కృద్విష్పద్నా వయకృదితి వయ కృద్ విష్పద్దా విశాలం విస్పర్ధా ఇది విస్పర్ధా విశాలం సది విశాలమితి విశాలం సదిర్దోరోహణం దోరోహణం తంద్రం దోరోహణమితి రోహణం తంద్రం తాంకం అంకాంకం ఛందా అంకాంకమిత్యంక అంకం ఛందయితి ఛందా తస్మినా సత్యాయ ప్రత్యాయ సత్యం సత్యం జిన్వా ఇన్వ ప్రేతీనా ప్రేతీనా ధర్మణా ప్రేతినేతి ప్రీతినా ధర్మణా ధర్మం ధర్మమన్విత్యా అన్విత్యా దివా అన్విత్యేత్యను విత్యా దివా దివం దివాహం సంధినా సంధినాంతరిక్షేణ సంధినేతి సంధినా అంతరిక్షేణాంతరిక్షం అంతరిక్షం ప్రతిధినా ప్రతిధినా పృథివ్యా ప్రతిధినేతి ప్రతిధినా పృథివ్యా పృథివీ పృథివీం విష్టంభేన విష్టంభేన వృష్ట్యా వృష్ట్యా వృష్టిం వృష్టిం ప్రవయా ప్రవయాన్నా ప్రవయేతి ప్రవయా అన్నాహా అహరణుయా అనుయారాత్ర్యా అనుయేత్యనుయా రాత్ర్యారాత్రీ రాత్రీ ముషిజా ఉషిజా వసుభ్యః వసుభ్యో వసూన్ వసుభ్యైతి వసుభ్యః వసూన్ ప్రకేతేన ప్రకేతేనాదిత్యేభ్యః ప్రకేతేనేతి ప్రకేతేన ఆదిత్యేభ్యః ఆదిత్యాన్ ఆదిత్యాగస్తంతోనా సంతోనా రాయః రాయస్కోషేణ కోషేణ రాయః రాయస్కోషం కోషాం సాం సర్పేణ సాం సర్పేణ శ్రుతాయ సాం సర్పేణేతి సం సర్పేణ శ్రుతాయ శ్రుతం శ్రుతమైలేన ఐలేనౌషధీ ఓషధీభిరోషధీ ఓషధీరుత్తమేన ఉత్తమేన తనూభిః ఉత్తమేనేత్యుత్తమేన తనూభిస్తనూః తనూర్వయోధసా వయోధసాధీతేన వయోధసేవయాధసా ఆధీతేనాధీతం ఆధీతేనేత్యా ధీతేన ఆధీతమభిజితా ఆధీతమిత్యా ధీతం అభిజితా తేజస అభిజితేత్యభిజిత తేజస తేజ తేజో జిన్వ జిన్వ ప్రతిపద ప్రతిపదసి ప్రతిపదితి ప్రతిపద్ అసి ప్రతిపదే ప్రతిపదే త్వా ప్రతిపదజితి ప్రతిపదే త్వానుపదే అనుపదనుపదే అనుపదిత్యనుపదే అనుపదే సంపదే అనుపదిత్యనుపదే సంపత్ సంపదే సంపదితి సంపదే సంపదే తేజః సంపదయితి సంపదే తేజస్తేజసే తేజసే త్రివృతే త్రివృతే త్రివృతితి త్రివృతే త్రివృతే ప్రవృత్ త్రివృతయితి త్రివృతే ప్రవృత్ ప్రవృతే ప్రవృతి ప్రవృతే ప్రవృతే వివృత్ ప్రవృతయితి ప్రవృతే వివృద్వివృతే వివృతి వివృతే వివృతే సవృత్ వివృతయితి వివృతే సవృత్ సవృతే సవృతి సవృతే సవృత ఆక్రమ సవృతయితి సవృతే ఆక్రమ ఆక్రమాయ ఆక్రమ ఆక్రమాయ సంక్రమ ఆక్రమాయేత్యాక్రమాయ సంక్రమ సంక్రమాయ సంక్రమయితి సంక్రమ సంక్రమాయోక్రమ సంక్రమాయేతి సంక్రమాయ ఉత్క్రమ ఉత్క్రమాయ ఉత్క్రమయిత్యుతే క్రమ ఉత్క్రమాయోక్రాంతి ఉత్క్రమాయేత్యుతే క్రమాయ ఉత్క్రాహంతిరుత్క్రాహంతి ఉత్క్రాహంతిరిత్యుత్ క్రాహంతి ఉత్క్రాహంతి త్వా ఉత్క్రాహంత్యాయిత్యుత్ క్రాహంతి త్వాధీపతినా అధీపతినోర్జా అధీపతినేత్యధిపతినా ఊర్జోర్జం ఊర్జం వేషశ్రీ వేషశ్రీ క్షత్రాయ వేషశ్రీరివేష శ్రీ క్షత్రాయ క్షత్రం క్షత్రం జిన్వా జిన్వేతి జిన్వా రాజ్ఞాసీ అసి ప్రాచీ ప్రాచీదిక్ దిగ్వసర్వ వసవస్తే తే దేవా దేవాధీపతయ అధీపతయోగ్ని అధీపతయనిత్యది పతయ అగ్నిర్హేదీనా ఏదీనా ప్రతిధత్తా త్రివృత్ ప్రతిధత్తేతి ప్రతి ధర్తా త్రివృత్వాతి త్రివృత్ త్వా స్తోమా స్తోమ పృథివ్యా పృథివ్యాగ్రయతు శ్రయత్వాజ్యం ఆజ్యముఖం దుఃఖమవ్యసాయీ అవ్యసాయీ స్తభ్నాతు స్తభ్నాతు రథంతరం రథంతరాం సామ రథంతరమితి రథం తరం సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇతి ప్రతిష్ఠిత్యై అంతరిక్షయః విషాయస్త్వా త్వా ప్రథమజాః ప్రథమజా దేవేషు ప్రథమజా ఇతి ప్రథమజాః దేవేషు దివః దివో మాత్రయా మాత్రయా వరిమ్నా వరిమ్నా ప్రసంతు ప్రసంతు విధత్తా విధత్తా చ విధత్తే దీవి ధర్తా చాయం అయమధీపతి అధీపతిశ్చ అధీపతిరిత్యధిపతి చే సర్వే సర్వే సంవిధానా సంవిధానానాకస్య సంవిధానా ఇతి సంవిధానా నాకస్య పృష్ఠే పృష్ఠే స్వర్గే స్వర్గే లోకే స్వర్గ ఇతి స్వహాగే లోకే యజమానం యజమానం చ సాధయంతు సాధయంతు విరాట్ విరాడసి విరాడితి విరాట్ అసి దక్షిణా దక్షిణాదికే దిగ్రుద్రాః రుద్రాస్తే తే దేవాః దేవా అధీపతయః అధీపతయ ఇంద్రాః అధీపతయ ఇత్యధిపతయః ఇంద్రో హేతీనాం హేతీనాం ప్రతిధత్తా ప్రతిధత్తా పంచదశః ప్రతిధత్తేతి ప్రతిధత్తా పంచదశత్వాః పంచదశ ఇతి పంచదశః త్వా స్తోమాః స్తోమ పృథివ్యా పృథివ్యాగ్రశ్రయతు శ్రయతు ప్రవోగం ప్రవోగముఖం దుఃఖమవ్యసాయీ అవ్యసాయీస్తభ్నాతు స్తభ్నాతు బృహత్ బృహత్సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షే సమ్రాట్ సమ్రాడసి సమ్రాయితి సమ్రాట్ అసి ప్రతీచీ ప్రతీచీదిక్ దిగాదిత్యాః ఆదిత్యాస్తే తే దేవాః దేవా అధీపతయః అధీపతయో వరుణః అధీపతయ ఇత్యధిపతయః వరుణో హేతీనాం హేతీనాం ప్రతిధత్తా ప్రతిధత్తా సప్తదశః ప్రతిధత్తేతి ప్రతిధత్తా సప్తదశస్త్వాః సప్తదశ ఇతి సప్తదశః త్వా స్తోమాః స్తోమ పృథివ్యాం పృథివ్యాగ్రశ్రయతు శ్రయతు మరుత్వదీయం మరుత్వదీయముఖం ముఖమవ్యసాయీ అవ్యసాయీ స్తభ్నాతు స్తభ్నాతు వైరూపం వైరూపాం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షే స్వరాట్ స్వరాడసి స్వరాడితి స్వరాట్ అస్యుదీచీ ఉదీచీదికే దిమ్మరుతాః మరుతస్తే తే దేవాః దేవా అధీపతయః అధీపతయ సోమాః అధీపతయ ఇత్యధీపతయః సోమో హేదీనాం హేదీనాం ప్రతిధత్తా ప్రతిధత్తైక వీంసః ప్రతిధత్తేతి ప్రతిధత్తా ఏకవీంసస్త్వా ఏకవీంసైత్యేక వీంసః త్వా స్తోమాః స్తోమ పృథివ్యాం పృథివ్యాగ్రశ్రాయతు శ్రయతు నిష్కేవల్యం నిష్కేవల్యముక్తం నిష్కేవల్యమిది నిః కేవల్యం ముక్తమవ్యాధాయి అవ్యాధాయి స్తభ్నాతు స్తభ్నాతు వైరాజం వైరాజాం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యామిది ప్రతిష్ఠిత్యై అంతరిక్షేధిపత్ని అధిపత్న్యసి అధిపత్నీత్యధిపత్ని అసి బృహతి బృహతీకే దిగ్విశ్వే విశ్వే తే దేవాః దేవా అధిపతయః అధిపతయో బృహస్పతిః అధిపతయ ఇత్యధిపతయః బృహస్పతిర్హేదీనాం హేదీనాం ప్రతిధత్తా ప్రతిధత్తాత్రేణవత్రయస్త్రీంశౌ ప్రతిధత్తేతి ప్రతిధత్తా తృణవత్రయస్త్రీంశౌ త్వా తృణవత్రయస్త్రీంశా ఇతి తృణవత్రయస్త్రీంశౌ త్వా స్తోమౌ సోమౌ పృథివ్యాం పృథివ్యాగ్రశ్రాయతాం శ్రయతాం వైశ్వరేవాగ్నిమారుతే వైశ్వరేవాగ్నిమారుతే ఉథే వైశ్వరేవాగ్నిమారుతే ఇతి వైశ్వరేవాగ్నిమారుతే ఉథే అవ్యధాయి ఉథేయుత్తుథే అవ్యధాయి స్తభ్నీతా సభ్నీతాగ్నిసాత్పరరైవతే సాత్పరరైవతే సామానీ సాత్పరరైవతే ఇతి సాత్పరరైవతే సామానీ ప్రతిష్ఠిత్యై సామానీ ఇది సామానీ ప్రతిష్ఠిత్యా అంతరిక్షే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్ష ఇత్యంతరిక్షే అయం పురః పురో హరికేశః హరికేశ సూర్యరశ్మిః హరికేశ ఇది హరికేశః సూర్యరశ్మిస్తస్య సూర్యరశ్మిరి సూర్య రశ్మిః తస్య రథగృత్సః రథగృత్సశ్చ రథగృత్సైతి రథగృత్సః చ రథోజాః రథోజాశ్చ రథోజాయితి రథ ఓజాః చ సేనానీర్గ్రామణ్యౌ భుంజికస్థలా సేనానీర్గ్రామణ్యా ఇది సేనానీర్గ్రామణ్యౌ పుంజికస్థలా చ పుంజికస్థలేతి పుంజిక స్థలా చ క్రతుస్థలా క్రతుస్థలా చ క్రతుస్థలేతి క్రతుస్థలా చాప్సరసౌ అప్సరసౌ దంక్ష్ణవాః దంక్ష్ణవ పశవాః పశవో హేతిః హేతిః పౌరుషేయః పౌరుషేయో వధః వధ ప్రహేతిః ప్రహేతిస్తేభ్యాః ప్రహేతిరితి ప్రహేతిః తేభ్యో నమః నమో అస్తు అస్తు తే తేనాః నో మ్లయంతు మ్లయంతు తే తేనాః నోవంతు అవంతు తే తేయం యం ద్విష్మః ద్విష్మో యః యశ్చ స నః నో ద్వేష్టి ద్వేష్టిమం తమేషాం ఏషాం జంభే జంభే దధ్మః దధ్మోయం అయం దక్షిణ దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా తస్య విశ్వకర్మేరి విశ్వకర్మా తస్య రథస్వనః రథస్వనో రథే చిత్రః రథస్వన ఇతి రథస్వనః రథే చిత్రో మేనకా రథే చిత్రై రథే చిత్రః మేనకా సహజన్యా సహజన్యా అప్సరసౌ సహజన్యేతి సహజన్యా అప్సరసౌ యాదుహానాః యాదుధానాయితి యాతు దానా ఏతి రక్షాగ్నేసి రక్షాగ్నేసి ప్రహేతిరయం ప్రహేతి ప్రహేతి అయం పశ్చాత్ పశ్చాద్విశ్వ్యచాస్తాయి విశ్వ తస్క్రోతోసమరథ అసమరథ ప్రంలోచంతి అసమరథ ఇత్యసమ రథః ప్రంలోచంత్యనుంలోచంతి ప్రంలోచంతీతి ప్రంలోచంతి అనుంలోచంత్యప్సరసో అనుంలోచంతీత్యనులోచంతి అప్సరసో వ్యాఘ్రాః వ్యాఘ్రహేతి హేతిః సర్పాః సర్పాః ప్రహేతిః ప్రహేతిరయం ప్రహేతిరిది ప్రహేతిః అయముత్తరాత్ ఉత్తరాత్ సయ్యద్వాసుః సయ్యద్వాసుస్తస్య సయ్యద్వాసురితి సంయత్ ప్రాసుః తస్య తాక్ష్యాః తాక్ష్యోరిష్టనేమిః అరిష్టనేమిర్విశ్వాచీ అరిష్టనేమిరిత్యరిష్ట నేమిః విశ్వాచీ ఘృతాచీ ఘృతాచ్చప్సరసౌ అప్సరసా ఆపాః ఆపో హేతిః హేతిర్వాతాః వాత ప్రహేతిః ప్రహేతిరయం ప్రహేతిరిది ప్రహేతిః అయముపరి ఉపర్యర్వాగ్రాసుః అర్వాగ్రాసుస్తస్య అర్వాగ్రాసురిత్యర్వాక్ మాసుః తస్య సేనజిత్ సేనజిత్ సుషేణాః సేనజితి సేన ఇది సుషేణా ఉర్వశీ సుసేనజితి సుసేనాః ఉర్వశీ పూర్వచిత్తిః పూర్వచిత్తిరప్సరసౌ పూర్వచిత్తిరితి పూర్వచిత్తిః అప్సరసా అవస్థోర్జం అవస్థోర్జం నేతిః అవస్థోర్జం ఇత్యాభ స్థోర్జం హేతిర్విద్యుత్ విద్యుత్ప్రహేతిః విద్యుదితి విద్యుత్ ప్రహేతిరితి ప్రహేతిః అయమగ్నిః అగ్నిస్సహస్రిణాః సహస్రిణో వాజస్య వాజస్య సతినాః సతినస్త్వరీః పతిరితి పతీః మూర్ధా కవిః కవీరయీనా అయీనామితి రయీనా అవోర్ధ్యగ్నిః అగ్నిస్సమిధా సమిధా జనానాం సమిధేతి సంహిరా జనానాం ప్రతి ప్రతి ధేనుమివ ధేనుమివ యతీం ధేనుమివేతి ధేనుం ఇవ ఆయతీముషాసం ఆయతీమిత్యా యతీం ఉషసమిత్యుషసం యక్వాయివ ప్రా యక్వాయివేతి యక్వాః ఇవ ప్రభయాం భయాముజ్జిహానాః ఉజ్జిహానా ప్రా ఉజ్జిహానాయిత్యుత్ జిహానాః ప్రభానవాః భానవ శిశ్రతే శిశ్రతే నాకం నాకమచ్చ అచ్చేత్యచ్చ అవోచామ కవయే కవయే మేధ్యాయ మేధ్యాయ వచాః వచో వందారో వందారో వృషభాయ వృషభాయ వృష్ణే వృష్ణ ఇది వృష్ణే గవిష్ఠిరో నమసా నమసా స్తోమం స్తోమమగ్నౌ అగ్నౌ దివీవ దివీవ రుక్మం దివీవేతి దివి ఇవ రుక్మమో రువ్యంచం ఉరువ్యంచ మశ్రేత్ ఉరువ్యంచమిత్యోరు వ్యంచం అశ్రేనిత్యశ్రేత్ జనస్య గోపాః గోపా జనిష్ట అజనిష్ట జాగ్రేవిః జాగ్రేవిరగ్నిః అగ్నిః సుదక్షాః సుదక్షః సువితాయ సుదక్ష ఇతి సుదక్షాః సువితాయ నవ్యాసే నవ్యాస ఇతి నవ్యాసే ఘృతప్రాతీకో ఘృతక ఘృతప్రాతీక ఇతి ఘృత ప్రాతీక ఘృతాది విస్పృశాః దివిస్పృశాద్యుమత్ దివిస్పృశేది దివి స్పృశా ద్యుమద్వి ద్యుమదితి ద్యుమత్ విభాతి భాతి వరతేభ్యరతేభ్యుచీ శుచిరి శుచీ పవగ్నే అగ్నే అంగీరస అంగీరసో గుహా గుహా హితం హితమను అన్వరవిందన్ అవిందన్ శిశ్రియాణం శిశ్రియాణం వనే వనే వనే వనైతి వనే వనే సజాయసే జాయసే మత్స్యమాన మత్స్యమాన సహ సహో మహత్ మహత్వాహు ఆహు సహస సహసస్పుత్రం పుత్రమంగిర అంగిర ఇత్యంగిర సఖాయస్సం సంవాహ వస్సంయంచం సంయంచమిషం ఇషగ్రస్తోమం స్తోమంచ చాగ్నయే అగ్నయైత్యగ్నయే వరిషిష్ఠాయ క్షితీనాం క్షితీనామూర్జ ఊర్జో నప్రే నప్రే సహస్రదే సహస్రత ఇది సహస్రతే సాం సమిత్ సాం సమితి సం సం యజ్ఞోవసే వివసే విషన్ విషన్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యర్య అర్య ఏరస్పదే పదే సం సమిధ్యసే యుధ్యసే సహ సనాహ నో వసూని వసూన్యాభర ఆభర భరేతీభర స్వామగ్నే అగ్నే హవిష్మంత హవిష్మంతో దేవం దేవం మంత ఆస మర్తాస ఈడతే ఈడతీడతే మన్యే జాతరేజసం జాతరేజసాంస జాతరేజసమితి జాత వేజసం స హవ్యా అవ్యావక్షీ వక్ష్యానుషక్ ఆనుషగిత్యానుషక్ పాంచిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమహవంతే చిత్రశ్రవస్తమేతి చిత్రశ్రవ తమ హవంతే దిక్షు దిక్షు జంతవాహ జంతవ ఇతి జంతవాహ శోచిష్కే శంగురు ప్రియ శోచిష్కే శమితి శోచి కేశం గురు ప్రియాగ్నే గురు ప్రియేతి గురు ప్రియా అగ్నే హవ్యాయ హవ్యాయ ఓల్హవే ఓల్హవైతి ఓల్హవే ఏనావాహ వో అగ్ని అగ్ని నమస నమసోర్జ ఊర్జో నపాతం నపాతమాహూవే ఆహూవే హువైతి హువే ప్రియం చేతిష్టం చేతిష్టమరతి అరతిగ్గ సద్ధరం సద్ధరం విశ్వస్య సద్ధరమితి అధ్వరం విశ్వస్య దూతం దూతమృతం అమృతమిత్యమృతం విశ్వస్య దూతం దూతమృతం అమృతమిత్యమృతం ప్రయోజతే యోజతే అరుషా అరుషా విశ్వభోజస విశ్వభోజస సహ విశ్వభోజసేతి విశ్వభోజస స్వదుద్రవత్ దుద్రవత్ స్వాహుత స్వాహుత ఇది సు ఆహుత సదుద్రవత్ దుద్రవత్ స్వాహుత స్వాహుత ఇది సు ఆహుత సుబ్రహ్మాయజ్ఞ సుబ్రహ్మేతి సు బ్రహ్మా యజ్ఞ సుషమీ సుషమీ వసూనా సుషమీతి సుషమీ వసూనా దేవం దేవాం రాధా రాధో జనానా జనామితి జనానా అగ్నే రాజస్య రాజస్య గోమాత గోమాత ఈశాన గోమాతైతి గో మాత ఈశాన సహస సహసో యహో యహో ఇది యహో అస్మే దేహి అస్మే ఇత్యస్మే దేహి జాతవేద జాతవేదో మహి జాతవేద ఇది జాత వేద మహి శ్రవా శ్రవ ఇది శ్రవా సీధాన ధానో వసూ వసుష్కవి కవిరగ్ని అగ్నిరీలేణ్యాలేణ్యో గిరా గిరేతి గిరా రేపదస్మభ్యం అస్మభ్యం పుర్వణీక పుర్వణీకదీ పుర్వణీకేతి పురు అనీక దీదిహీతి దీదిహి క్షపోరాజన్ రాజన్ముత ఉతత్మనా మనాగ్నే అగ్నే వస్తో వస్తోహృత ఉతోషసా ఉషసయిషసా స దిగ్మజంభ దిగ్మజంభ రక్షసా దిగ్మజంభేది దిగ్మ జంభ రక్షసోద ప్రతి ప్రతీతి ప్రతి భద్రోణా నో అగ్ని అగ్నిరాహూద ఆహూతో భద్రా ఆహూత ఇత్యాహూత భద్రా రాతి రాతి సోభగ సుభగభద్ర సుభగేతి సుభగ భద్రో అధ్వర అధ్వర ఇత్యధ్వర భద్రా ఉత ఉత ప్రశస్తయ ప్రశస్తయ ఇతి ప్రశస్తయ భద్రా ఉత ఉత ప్రశస్తయ ప్రశస్తయో భద్రం ప్రశస్తయ ఇతి ప్రశస్తయ భద్రం వనాః మనః కృణుష్వ కృణుష్వ వృత్రతూర్యే వృత్రతూర్యైతి వృత్రతూర్యే ఏనాః సమత్సు సమత్సు సాసహాః సమత్స్విది సమత్ సు సాసహైతి సలహాః ఏనాః సమత్సు సమత్సు సాసహాః సమత్స్విది సమత్ సు సాసహో వా ససహైతి ససహాః అవస్థిరా స్థిరాతన్వి తన్వి భూరి భూరి సద్ధాతాం సద్ధాతామితి సద్ధాతాం మనేమాతే ఏ అభిష్టీభి అభిష్టీభిరిత్యభిష్టీభి అగ్నిందం తమ్ మన్యే మన్యేయ యో వసూ వసురస్తం అస్తయ్యం యంతి యంతి ధేనవాః ధేనవైతి ధేనవాః అస్తమర్వంతః అర్వంత ఆశవాః ఆశవోస్తం అస్తం నిత్యాశః నిత్యాశో వాజినాః వాజిన ఇషం ఇషగ్రస్తోతృభ్యాః స్తోతృభ్యాధార స్తోతృభ్యైతి స్తోతృభ్యాః ఆధార భరేతి భర సో అగ్నిః అగ్నిర్యః యో వసూ వసుగృణే గృణే సం సంయం యమాయంతి ఆయంతి ధేనవాః ఆయంతీత్యాయంతి ధేనవైతి ధేనవాః సమర్వంతః అర్వంతోరుద్రువాః రఘుద్రువస్సం రఘుద్రువైతి రఘుద్రువాః సాం సుజాతాసాః సుజాతాసూరయాః సుజాతాసైతి సుజాతాసాః సూరయైషం ఇషగ్రస్తోతృభ్యాః స్తోతృభ్యాభర స్తోతృభ్యైతి స్తోతృభ్యాః ఆభర భరేతి భర ఉభే సుశ్చంద్ర ఉభే ఇత్యుభే సుశ్చంద్ర సత్పిషాః సుచంద్రేతి సుచంద్ర సత్పిషో దర్వీ దర్వీ శ్రీనీషే దర్వీ ఇది దర్వీ శ్రీనీష ఆసనీ ఆసనీత్యాసనీ ఉతో నాః ఉతో ఇత్యుతో న ఉత్ ఉద్భూవూర్యాః ఊర్యా ఉక్షేషు ఉక్షేషు సవసః సవసస్పతే పతయిషం ఇషగ్రస్తోతృభ్యాః స్తోతృభ్య ఆభర స్తోతృభ్యైతి స్తోతృభ్యాః ఆభర భరేతి భర అగ్నేతం తమద్యా అద్యాశ్వం అశ్వన్న న స్తోమైః స్తోమై క్రతుం క్రతుం న భద్రం భద్రాం హృది స్పృశం హృది స్పృశమితి హృది స్పృశం విద్యామానాతే తవోహైః ఓహైరిత్యోహైః అధాహి యగ్నే అగ్నే క్రతో భద్రస్య భద్రస్య దక్షస్య దక్షస్య సాధో సాధోరితి సాధో ప్రతీయర్ృతృత్య బృహత బృహతో బభూథ బభూథేతి బభూథ ఏగన్నా నో అర్కై అర్కైర్భవ భవాన నో అర్వాంగ్ అర్వాంగ్ స్వాహ స్వర్ణా నజ్యోతి జ్యోతిరితి జ్యోతి అగ్నే విశ్వేభిః విశ్వేభిః సుమనాః సుమనా అనీకైః సుమనా ఇతి సుమనాః అనీకైరిత్యనీకైః అగ్నేయం హోతారం హోతారం మన్యే మన్యే దాస్వంతం వసుం వసూం సూనుం సూనుం సహసః సహసో జాతవేదసం జాతవేదసం విప్రం జాతవేదసమితి జాత వేదసం విప్రం జాతవేదసం జాతవేదసమితి జాత వేదసం యూర్ధ్వయా ఊర్ధ్వయా స్వధ్వర స్వధ్వరో దేవ స్వధ్వర ఇతిషు అధ్వర దేవో దేవాచ్యా దేవాచ్యా కృపా కృపేతి కృపా విధస్య విభ్రాష్టిం విభ్రాష్టిమను విభ్రాష్టిమితి విభ్రాష్టిం అనువష్టి వష్టి శోచిషా శోచిషా జుహ్వానస్య కాజుహ్వానస్య సత్పిషా కాజుహ్వానస్యేత్యా జుహ్వానస్య సర్పిష ఇతి సర్పిషా ఏ నర్షాయ ఋషాయ తపసా తపసా సత్రం సత్రమాయన్ ఆయన్వింధానా ఇంధానా అగ్ని అగ్నిగస్వాహ స్వరాభరంత ఆభరంత ఇత్యాభరంత తస్మిన్నహం అహన్ని విదే నాగే నాగే అగ్ని అగ్నీయం యమాహు ఆహున్మనవ మనవ స్థిరన్నవర్ఘిషం స్థిరన్నవర్ఘిషమితి స్థిరన్న వర్ఘిషం తం పత్నీభిః పత్నీభిరను అనుగచ్చేమ గచ్చేమ దేవాః దేవాః పుత్రైః పుత్రేర్భ్రాతృభిః భ్రాతృభిరుత భ్రాతృభిరితి భ్రాతృభిః ఉతవా వాహిరణ్యైః హిరణ్యైరితి హిరణ్యైః నాయం గృభ్రాణాః గృభ్రాణాః సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే తృతీయే తృతీయే పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివ దివ ఇతి దివ ఆ వాచ వాచో మధ్యం మధ్యమరుహతి అరుహద్భురణ్యుః భురణ్యురయం అయమగ్ని అగ్నిః సత్పాదిః సత్పాదిశ్చేకీతానః సత్పాదిర్విషత్ పాదిః చేకీతాన ఇతి చేకీతానః పృష్ఠే పృథివ్యాః పృథివ్యా నిహీతః నిహీతో దవిద్యుత నిహీత ఇతి నిహీత దవిద్యుతదస్పదం అధస్పదం క్రేణుతాం అధఃపదమిత్యధః పదం కృణుతాయే ప్రేతన్యవాహ కృతన్యవైతి కృతన్యవాహ అయమగ్ని అగ్నిర్వీరతామహ వీరతామో వయోధాః వీరతామైతి వీరతామహ వయోధాః సహస్రియాః వయోధా ఇది వయః ధాః సహస్రియోద్యోతతాం యోతతామప్రాయచ్ఛన్ అప్రాయచ్ఛన్నిత్యప్ర ఇచ్ఛన్ విభ్రాజమానస్య యుగస్య విభ్రాజమానమితి విభ్రాజమానః శరీరస్య మధ్యే మధ్య ఉప ఉపప్ర ప్రయాహి యాభి దివ్యాని దివ్యాని ధామ ధామే ధామ సంప్రత్యాబద్ధముప సంప్రత్యాబద్ధమితి సంప్రత్యాబద్ధం ఉప సంప్రయాత సంప్రయాతాగ్నే సంప్రయాతేతి సంప్రయాత అగ్నే పథః వచో దేవయానాం దేవయానాం కృణుద్ధం దేవయానామితి దేవయానాం కృణుద్ధమితి కృణుధ్వం పునః కృణ్వానా కృణరితి పునః కృణ్వానా వితరా వితరా యువానా యువానాన్ వాతాగ్నేసీర్ అన్వాతాగ్నేసీర్త్వయి అన్వాతాగ్నేసీరిత్యను ఆతాగ్నేసీర్ త్వయి తంతుం తంతోమేతం ఏతమిత్యేతం ఉద్బుద్ధ్యస్వా బుద్ధ్యస్వాగ్నే అగ్నే ప్రతి ప్రతి జాగ్రిహి జాగ్రిహి త్వం త్వమిష్టాభూర్తే ఇష్టాభూర్తే సమ్ ఇష్టాభూర్తే ఇది ఇష్టాభూర్తే సాం సృజేతాం సృజేతామయం మయం చేతీజ అస్మిన్ సదస్థే సదస్థే అధి సదస్థితి సదస్థే అద్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్నిత్యుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా యజమాన యజమానశ్చ సీదత సీదతేతి సీదత ఏ నమసి మహసి సహస్రం సహస్రయ్యేనాగ్నే అగ్నే సర్వేదసం సర్వేదసమితి సర్వేదసం తే నేమం యువనయజ్ఞం యజ్ఞం నామ నో నయ నయస్వాహ స్వద్దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే తపస్తపస్యాః తపస్యశైశిరౌ శైశిరౌ పరమేష్ఠీ పరమేష్ఠీ దివ పరమే స్త్రీతి పరమే స్త్రీ దివ సూర్యాః సూర్యైతి సూర్యాః ప్రోథదశ్వాః అశ్వో నయవాసే యవాసే విష్యన్ అవిష్యన్ యదా యదా మహః మహః సంవరణాత్ సంవరణాద్వి సంవరణాదితి సంవరణాత్ యస్థాత్ హస్తాదిత్యస్థాత్ ఆదస్య అస్య వాతాః వాతో అను అను వాతి వాతి శోచిః శోచిరథ అధస్మాత్మే వ్రజానం వ్రజానం కృష్ణం కృష్ణమస్తి అస్తీత్యస్తి ఆయోష్ట్వా స్వా సదనే సదనే సాధయామి సాధయామ్యవాత అవాచాయాం ఛాయాగ్నేసముద్రస్ సముద్రస్ హృదయే హృదయైతి హృదయే రశ్మీవతీ భాస్వతీ రశ్మీవతీమితి రశ్మీపతీ భాస్వతీ మాయా ఆయాద్యాసి భాస్యాపృథివీ ఆపృథివీ పృథివీమోరు ఓరు ఉర్వంతరిక్షం అంతరిక్షమిత్యంతరిక్షం దివాం సహస్రస్య సహస్రస్య ప్రమా ప్రమా ప్రతిమా రవేతి ప్రమా ప్రతిమోన్మా ప్రతిమేతి ప్రతి మా ఉన్మాసాహస్ర ఉన్మేచ్యుత్ మా సాహస్రోసి అసి సహస్రాయ సహస్రాయ త్వా ఓ